మిరా మిరా మిసం మెలి తిప్పుతాడు జనం కోసం. కరకరకండల రోషం ఓటెత్తుతాది జనం కోసం. వండే ఆవేశం వీడుండే నివాసం, వీడో నేల బారు నడిచే నిండైన ఆకాశం. అసలు సిసలు చురుకు సరుకు అడు అడుగున సెగరగిలేలా సూర్యుడల్లే సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. పంచే కట్టిన మంచితనం నిలువెత్తు కటమరాయుడు. రెపరెపలాడే జెండాల పొగరున్నోడు తల వంచక మిన్నంచులపైనే ఉంటాడు. చిగురు వగరు తగిన పొగరు కలగలిసిన ఖడ్గం వీడై సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. అమ్మ తోడు మా చెడ్డ మంచోడి కటమరాయుడు. మిరా మిసం మెలి తిప్పుతా.